అంతట లక్ష్మీనారాయణులు విమానమెక్కి రాజున్న చోటికి వెళ్ళిరి. హరి రాజును చూచి విమానము దిగెను. రాజు హరికి దండ ప్రణామమాచరించెను. రాజు పుత్ర సంతానమును కొరగా తమ సొకళింది సంగమ స్థలమున నీ కొరకు బాలుని ఉంచితిని. అతనిని గ్రహింపుమనెను. రాజు పరమానంద భరితుడాయెను. ఏకవీరుని జన్మ వృత్తాంతము. పిమ్మట యయాతి పుత్రుడు పుత్రుడున్న చోటికి వడిగా రథము నెక్కి వెళ్ళెను. అక్కడ నాడుకున్న చున్న చిన్నారి బాలుని కన్నులార చూచెను. రాజు హరుని ప్రభావమున లక్ష్మీనారాయణులకు కలిగిన మదన సుందరుడగు పుత్రుని చూచి ఎత్తుకొని తన ఇంటికేగెను. రాణికి బాలుని చూపి ఏకవీరుడని వానికి నామకరణమొనర్చెను. రాజు రుణ విముక్తుడయ్యెను. అతని వంశము వర్ధిల్లెను. ఏకవీరుని వన విహారము. ఏకావళి చరిత్ర. రాజు బాలునకు జాతకర్మాది సంస్కారములనొనర్చి ఋణత్రయ విముక్తునిగా తననుభవించెను. 11వ ఏట ఉపనయనము చేసి ధనుర్వేదము నేర్పించెను. రాజాతనికి పట్టాభిషేకము చేయదలచెను. రాజు బ్రాహ్మణులను పిలిచి యథావిధిగా పట్టాభిషేకము జరిపెను. రాజ్యము కుమారునకు అప్పచెప్పి భార్యతోనాతడు వనమునకు వెళ్ళెను. అతడు మైనాక పర్వతముపై ఆశ్రమమేర్పరచుకొని ఆహార నియమముతో పార్వతీదేవిని ధ్యానించుచుండెను. రాజు రాణియు స్వర్గమలకరించిరి. హైహయుడు ఒకనాడు గుర్రమునెక్కి మంత్రికుమారులతో గంగాతీరమునకేగెను. అచట సుందర దృశ్యముల చూచుచూ పద్మములకు కుడివైపున ఒక అందగత్తెను తేరిపార జూచెను. ఆమె యువతి చెలికత్తెలను విడిచి దుఃఖ పీడితయ్యుండెను. రాజు ఆమెను సమీపించి నీవెవరి కుమార్తెవు? నీ దుఃఖమునకు కారణమేమి? నేనెట్టి తీవ్రతర దుఃఖములనైనా తొలగింపగలను? నీ కోరికను తెలిపినచో దానిని నెరవేర్చి నిన్నానందింపజేయగలను అనగా ఆమె ఇట్లు పలికెను. ఓ మహాబాహు, రైభ్యుడను రాజు కలడు. అతని భార్య రుక్మరేఖ. ఆమె సర్వశుభ లక్షణములు గలది. ఆ పుత్రుడు లేనిదై విలపించుచూ భర్తతో సంతానము లేని నా బ్రతుకు వ్యర్థముగదా అని పలుకగా రాజు బ్రాహ్మణులను పిలిచి యజ్ఞమొనరించెను. అప్పుడు అగ్ని నుండి ఒక కన్య ఆవిర్భవించెను. హోమము చేయువారా కన్యను స్వీకరింపుమని రాజుకు చెప్పిరి. రాజా బాలికను స్వీకరించి భార్యకిచ్చెను. ఆ బాలిక ఏకావళి అను పేర దినదినాభివృద్ధి గావించుచుండెను. నేనా రాజు మంత్రి కుమార్తెను. నా పేరు యశోవతి. ఒకనాడు ఏకావళి వన విహారమునకు గంగాతీరము చేరగా నేను ఆమె వెంట నుంటిని. మేమెక్కడ ఆటలలో మునిగియుండగా కాలకేతుడను రాక్షసుడు అక్కడకు వచ్చెను. వాడు రక్షక పరివారమును పారద్రోలి ఆమెను పట్టుకొనెను. కామోద్రేకముతో ఆమెను అతడు తీసుకుని వెళ్ళెను. కాలకేతువు దుఃఖించుచున్న రాకుమార్తెను తన పట్టణమునకు కొనిపోయెను. నేనామె వెంట ఏడ్చుచూ వెళ్ళితిని. కాలకేతువు నన్ను కూడా తన రథముపై నెక్కించుకొని ఆమెనోదార్చుమనెను. వాని పట్టణము పాతాళ రంధ్రములో నున్నది. ఆ రాక్షసుడామెపై మక్కువతో తనను వివాహమాడుమని వేడుకొనెను. అప్పుడామె, మా తండ్రి హైహయునకు నన్ను ఇచ్చియున్నాడు, నేను స్వతంత్రురాలను కానని చెప్పెను. అయినను వాడామెను విడువలేదు. ఆమెను గూర్చియే నేను దుఃఖించుచున్నాననగా ఏకవీరుడు ఇట్లనెను, నీవా దుష్టుని, పట్టణము నుండి ఎట్లు బయటకు రాగలిగితివి? ఆమె తండ్రి ఆమెను హైహయునకిచ్చెనను మాట నాకు నమ్మదగినదిగా లేదు. హైహయరాజును నేనే, మరి ఒకడు లేడు. నీ సఖి నా కొరకేలా ఉద్దేశింపబడినదో తెలియజేయుము. నేనా రాక్షసుని చంపి నీ చెలికత్తెను తేగలను, ఆమె ఉండుచోటు తెలియజేయుము అని అడిగెను. యశోవతి, రాజా, నేను శ్రీ త్రిభువనేశ్వరీదేవిని ధ్యానించితిని. నేనామెను స్మరించుచు ఆమె మంత్రరాజమును విడువక జపింపనారంభించితిని. అంత జగదంబ నా భక్తికి మెచ్చి గంగాతీరమున హైహయుడను రాజు కలడు. వాని పేరు ఏకవీరుడు. అతడు మిమ్ము ఉద్ధరింపగలడు. రాక్షసుని చంపి ఆ మానవతిని విడిపింపగలడని చెప్పెను. మరియు ఏకవీరుని ఏకావళి భర్తగా పొందునట్లు ప్రయత్నింపుము అని పలికి అంతర్ధానము చెందెను. నేను రాకుమారికి స్వప్న వృత్తాంతము చెప్పగా నీవు త్వరగా నచటికేగుమని నన్ను పంపినది. వీరవర్యా, నీవెవరివో ఎవరి కుమారుడవో తెలియజెప్పుమనను. హైహయ కాలకేతుల యుద్ధము. అంతలో దైవయోగమున అక్కడకు మహాయోగియగు దత్తాత్రేయుడు వచ్చెను. ఏకవీరుడాతని నుండి శ్రీయోగీశ్వరి మంత్రము గ్రహించెను. ఆ మంత్ర ప్రభావముచే అన్నిటినీ తెలుసుకొని శక్తియు అంతటను తిరుగు శక్తియు కలిగెను. ఆ రాక్షసుని పట్టణమునకు హైహయుడు యశోవతియు చేరివి. రాక్షసులు వీరి రాకను కాలకేతువునకు తెలియజేసిరి. ఆ వీరుడు యుద్ధమునకు వచ్చియున్నాడు. పోరాటమునకు నీవు త్వరపడుమని విన్నవించిరి. కాలకేతువు ఏకవీరునితో పోరుటకు రాక్షసులనాజ్ఞాపించి తాను ఏకావళి వద్దకు కూర్చొని ప్రియవచనములు పలుకుచుండెను. ఇంతలో భటులు కొందరు వచ్చి యశోవతి తెచ్చిన సైన్యము మనమీద విరుచుకు పడుచున్నది, నీవు వెంటనే గొప్ప సైన్యముతో వారిని నెదుర్కొనుము అని చెప్పిరి. అంతటనాతడు రథమునెక్కి నగరము వెలుపలకు వెళ్ళెను. అదే సమయమున ఏకవీరుడు రథముపై వచ్చెను. అంతట వారిరువురు వాసవ వృత్రుల వలె ఘోరముగా పోరిరి. రమాపుత్రుడగు ఏకవీరుడు గదతో కొట్టగా రాక్షసుడు నేలకూలెను. అంతట యశోవతి ఏకావళి వద్దకు వెళ్ళి కాలకేతు మరణము తెలిపి, ఏకవీరుడు నీపై అనురాగముతో నిన్ను చూడగోరుచున్నాడని పలికెను. అప్పుడు ఏకావళి, ఆ కామార్తుడు తనను స్వంతము చేసుకొనునని తలచి మాసిన శరీరముతో మాసిన చీరతో ఆతని గుడారమునకేగెను. ఆమెను చూచి కామపరవశుడగు రాకుమారునితో, రాజకుమారా, నీవు ఈమె తండ్రి వద్దకు ఈమెను తీసుకొని వెళ్ళినచో అతడు ఈమెను నీకిచ్చి వివాహము చేయగలడని చెప్పెను. ఏకావీరుడు అట్లే అని ఏకవళిని తండ్రి వద్దకు కొనిపోయెను.